78 మోక్షదశలో విచారణ ఉంటుందా? ఇంతకు రామ, మనం ఏ అంశం నుంచి వచ్చామంటే ప్రమాణపూర్వకంగా విచారణ చెయ్యాలి అని చెప్పుకున్నా. ప్రమాణం అంటే ఏమిటో తెలియడం కోసం ప్రమాణ చర్చ చేయడంలో అసలు చైతన్యం యొక్క తత్వమే మనకు కొంత తెలిసింది. తరంగాది రూపాలేమీ లేకముందు సముద్రం ఏకాకారమై ఉన్నట్లుగా ఈ సృష్టికి ముందు ఆ చైతన్యం కూడా ఏ వికారాలు లేనిదై ఏకాకారంగా ఉంది. అప్పుడది ఏ వస్తువుకి కారణం కాదు. ఆ తరువాత అది తనకు తానే కారణత్వాన్ని కల్పించుకొని, అంటే తనలో లేని కారణత్వం తనలో ఉన్నట్లుగా గోచరింపచేసుకొని ఈ ప్రపంచ రూపంగా వ్యక్తమైంది. కనుక ఈ ప్రపంచమంతా పరమాత్మ చైతన్యం మీద అధ్యస్థమైందని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థమైతే ఈ ప్రపంచమంతా కల్పితమేనని మనకు తెలుస్తుంది. ఇదంతా ఎవడికి వాడు స్వయంగానే విచారణ చేసుకొని ఈ ప్రపంచ కల్పనకు కారణమైన అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి. అదే పరమపురుషార్థం. ప్రమాణపూర్వకమైన శాస్త్ర విచారణకు ఫలితమిదే. రామ, విచారణ వల్ల అజ్ఞానం పోతుందని, మనస్సు ప్రశాంతం అవుతుందని చెప్పుకున్నాం. అదే మోక్షమని చెప్పుకున్నాం. దీన్ని బట్టి చూస్తే మోక్షదశలో కూడా ఈ విచారణ అనేది వెంటబడి ఉంటుందేమోని కొందరికి సందేహంగా ఉంటుంది. అలా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే విచారణ అనేది 99 శబ్దాల మీద, వాటి అర్థాల మీద ఆధారపడి ఉంటుంది. శబ్దాలు, అర్థాలు అనేవి ఈ ప్రపంచంలో భాగాలు. అంతేగాక శబ్దార్థాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాధీనాలే ఉంటాయి. ఇలాంటి ఈ శబ్దార్థాల ద్వారా చేసే విచారణ వల్ల ఇంద్రియాలు, మనస్సు, ప్రపంచము మొత్తం అన్నీ కూడా శాంతించిపోతాయి. ఇక్కడ శాంతించడమంటే కదలిక లేకుండా పోవటం. ఇలాంటి స్థితి వచ్చాక దానిలో ఇక శబ్దార్థాలకు తావెక్కడుంటుంది? శబ్దార్థాలు లేకపోతే విచారణ ఎక్కడుంటుంది? కనుక మోక్షస్థితిలో విచారణ అంటిపెట్టుకుని ఉంటుందనే భయం అర్థరహితం. ఒకసారి అలాంటి మోక్షస్థితి వచ్చాక ప్రారబ్ధకర్మచేత శరీరం జీవించి ఉన్నా అలాంటి జీవికి ప్రపంచంగాని, ప్రపంచంలో భాగమైన దేహంగాని, దేహంలో భాగమైన ఇంద్రియాలకు చలనంగాని, ఆభాసమాత్రంగా ఉంటుందిగాని నిజంగా ఉండదు. ఇంద్రియాల చలనం ఆభాసమాత్రమే గనుక అప్పుడా జీవికి కర్తృత్వంగాని భోక్తృత్వంగాని ఉండవు. మనస్యనిహితే శాంతే న ప్రవర్తంతా ఏవతే కర్మేంద్రియాని కర్మాదావ సంచారిత యంత్రవత్ 3.2.19.26. ఆ దశలో మనస్సులో కదలిక ఉండదు. అందువల్ల దానిలో కోరికలు ఉండవు. మనస్సులో కోరికలు లేకపోయేసరికి కర్మేంద్రియాలన్నీ స్టార్ట్నీ కార్లులాగా కదలకుండా పడి ఉంటాయి. ఈ స్థితినే జీవన్ముక్త స్థితి అంటారు. పూర్వం ఒకసారి ఈ స్థితిని వేయించిన గింజతో పోల్చి మనకు వివరించారు. ఇప్పుడుకి ఇవ్వని యంత్రంతో పోల్చి మళ్లీ చెబుతున్నారు. మరొక ఉపమానంలో జీవన్ముక్తుడి ప్రాణేంద్రియాల చలనాన్ని చెక్క పొట్టేళ్ల పోట్లాటకు పోల్చారు. 2 చెక్క పొట్టేళ్లను తయారుచేసి వాటి కాళ్ల క్రింద చక్రాలు పెట్టి తోకలకి దారాలు కట్టి తోలుబొమ్మలాటలో లాగా ఆ పొట్టేళ్లను ఆడిస్తుంటే అవి కొట్టుకుంటూ ఉంటాయి. నిజంగా కొట్టుకునే పొట్టేళ్ల హృదయాల్లో ఆలోచనలు ఉంటాయి. ఈ చెక్క పొట్టేళ్లలో ఆలోచనలు ఉండవు. జీవన్ముక్తుడి యొక్క ప్రవర్తన ఇలాంటిదే. అందువల్ల జ్ఞానోత్పత్తి తరువాత ఉండే జీవన్ముక్తి అవస్థలో కూడా విచారణ ఉండే సావకాశం లేదు. కాబట్టి జ్ఞానం కలిగినా కూడా విచారణ వెంటబడుతుందేమోననే సందేహానికి తావులేదు.